శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము. బృహదారణ్యకోపనిషత్ సప్తమాధ్యాయము 7.1. ప్రథమ బ్రాహ్మణము అఖలకాండము. ఓం ఖం బ్రహ్మ బాహ్మణము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే. ఓం అను అక్షరముచే సంజ్ఞచే చే చెప్పబడు బ్రహ్మము లేక పరబ్రహ్మము ప్రత్యక్షము కాదు, ఇంద్రియములకు విషయము కాదు, అయితే అది పరోక్షమ కానే కాదు. ప్రతి ఒక్కరి స్వస్వరూపమే, ప్రతి ఒక్కరికి అనన్యమే అయి ఉండగా మరి పరోక్షము ప్లస్డ్ ఆట్ సమ్వేర్ ఏస్ ఎట్లా అవుతుంది? కాదు, అది అపరోక్షము. అట్టి బ్రహ్మము స్వతహగానే పూర్ణము, అనగా అద్దానిని మరొకటేది చేరి పూర్ణము చేయవలసిన అగత్యము లేదు. దేనిచేతను అది అపూర్ణము అవదు? ఇక ఈ ఆత్మ లేక జీవాత్మ, జలములో తరంగము వలె ఈ జీవాత్మ పరమాత్మ నుండే బయల్వెడలుచున్నాడు. తరంగము స్వతహగా జలమే అయిన రీతిగా ఈ ఆత్మ జీవాత్మ స్వతహగా చూస్తే పరబ్రహ్మమే, కనుక పూర్ణుడే. ఇక ఈ దృశ్య జగత్తో మట్టిచేత అనేక బొమ్మలు తయారైనప్పుడు ఆ బొమ్మలన్నీ మట్టియే అయిన విధంగా ఈ జగత్తు స్వతహగా పరబ్రహ్మమే మూల పదార్థముగా కలిగి ఉండటం చేత జగత్తు కూడా పూర్ణమే. పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే. పూర్ణమగు పరబ్రహ్మము నుండే పూర్ణత్వముతో కూడి జీవాత్మ జగత్తులు సంప్రదర్శితము అగుచున్నాయి. పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణమగు పరబ్రహ్మము నుండి పూర్ణరూపమగు ద్రష్ట జీవాత్మ దృశ్యములు జగత్తులు బయల్వెడలుచున్నప్పటికీ పరబ్రహ్మము యొక్క పూర్ణత్వము సర్వదా యథాతథము. ఈ జీవుడు ఎరిగినప్పుడు ఎరుగనప్పుడు కూడా పరబ్రహ్మముగా పూర్ణుడే అయి ఉన్నాడు. జీవాత్మగా ఉన్నది పరబ్రహ్మమే కనుక జీవాత్మ కూడా పూర్ణుడే. కారణరూప పరబ్రహ్మము కార్యరూప జీవాత్మ జగత్తులు ఏ సమయంలో కూడా తమ పూర్ణత్వము కోల్పోవటం లేదు. సృష్టికి పూర్వము పరబ్రహ్మము పూర్ణమే అయి ఉన్నది. అట్టి పరబ్రహ్మమునకు అభిన్నము అద్వితీయము అయి ఉన్న ఈ సృష్టి స్వతహగా పరబ్రహ్మమే కాబట్టి ఇది కూడా పూర్ణమే. పూర్ణమగు పరబ్రహ్మము నుండి ఈ సృష్టి బయల్వెడలిన తరువాత కూడా పరబ్రహ్మము పూర్ణముగానే సదా ఏర్పడియే ఉన్నది. సముద్ర జలము సముద్ర జల తరంగముల వలె ఈ పరబ్రహ్మము సృష్టి అభయము ఏక స్వరూపమే అయి ఉండియే పూర్ణమై ప్రకాశించుచున్నాయి. తరంగము సముద్ర జల ధర్మములు కలిగి ఉండియే ఆకారము దృష్ట్యా మాత్రమే కల్పితమైనట్లుగానే ఈ సృష్టి దీని అనుభవముగా పొందుచున్న జీవుడు కూడా పరబ్రహ్మ ధర్మములన్నీ కలిగి ఉండి ఉన్నారు. అయితే నామరూపములు మొదలైనవి ఆపాదితముగాను కల్పితముగాను అజ్ఞాని దృష్టికి అగుపిస్తున్నాయి. ఓం ఓం ఓం ఖం బ్రహ్మ. నిర్విషయ అఖండ సర్వగత ధర్మములు కలిగి ఉన్నట్టి ఈ ఎదురుగా గల ఆకాశము బ్రహ్మమే అయి ఉన్నది. ఓం అని పలుకుచూ భౌతికాకాశమును ఆలంబనముగా చేసుకుని సృష్టి సృష్టికర్తల రూపముగా పరస్పరము అద్వితీయమైయున్న పరమపురుషుని ధ్యానించాలి. సగుణ నిర్గుణ పరబ్రహ్మములు అభయము ఓం సంజ్ఞచే ఉద్దేశించబడి ధ్యానించబడునుగాక. బ్రహ్మము అను అర్థముతో వేదములు ఓంను పలుకుచున్నాయి. అందుచేత బ్రహ్మమును భావించి మమేకమగుటకు ఓం అను అక్షరము యొక్క ఉచ్చారణ ధ్యానములు పరమోత్తమమగు సాధనమగుచున్నది. సాకార ధ్యానము సందర్భములో కూడా విష్ణుశివ ఇత్యాది దేవతలు ఓం శబ్దమును ప్రారంభించియే స్తుతించబడుచున్నారు. విష్ణువు యొక్క ప్రతిమకు విష్ణువుతో అభేదము భావన చేయు విధంగా ఓం శబ్దమును బ్రహ్మముగా ధ్యానము చేయవలెనని ఓం ఖం బ్రహ్మ అను ఈ మంత్రముల యొక్క ఉద్దేశ్యము అగుచున్నది. కౌరవ్యాయణి మహర్షి యొక్క కుమారుడగు కౌరవ్యాయణాయ బ్రహ్మజుడు ఇట్లా అంటున్నారు. ఓం యొక్క సిద్ధి కొరకై ఆకాశమును ధ్యానించుదాము. నిరుపాధికము ఉపాధిరహితము అగు ఆకాశమునకు ఉపాధిగా వాయువు ఆశ్రయమైనట్లుగానే నిర్గుణ నిరాకార బ్రహ్మమునకు సగుణ సాకార జగద్దృశ్యమే ఉపాధి. సాకారమగు ఈ సృష్టికి నిరాకారమగు పరబ్రహ్మమే ఆశ్రయము అనుమననముతో సృష్టి బ్రహ్మల ఏకత్వభావనతో ఓంకారోపాసన చేయుదుముగాక. ఖం ఆకాశము పురాణమైనది, పురాణవము తదితర వాయుగ్నిద్రవభూ నాలుగు భూతములకు భూతజాలమునకు ఆకాశము మునుముందే ఉన్నట్టిది. తదితరముగా కనిపిస్తున్న సమస్తమునకు ఆకాశమే ఓతప్రోతము. అది ఏ జననస్థానము? మార్పు చేర్పులు లేనట్టిది. ఆత్మాకాశము కూడా జీవాత్మ జగత్తులకు మునుముందే ఉండి సర్వదా యథాతథమయ్యున్నది. అందుచేత ఆకాశమును ఓంకారార్థ పరబ్రహ్మోపాసనకే వేదవామయము సూచించుచున్నది. అవ్యాకృతాకాశమే వ్యాకృత ఎక్స్టెన్సన్ విశేషము చేత భూతాకాశముగా కూడా ఆగుచున్నది. అవ్యాకృతము దేని నుండి వేరుపడనట్టిది. అయం ఓంకారో వేదం. వేదం తెలియబడుచున్న సమస్తము శబ్దార్థము. ఈ తెలియబడుచున్నదంతా ఓంకార సంజ్ఞార్థమగు పరబ్రహ్మమే. ఈ నామరూపాత్మకమైనదంతా సహజముగా అనామరూపాత్మకమగు బ్రహ్మమే అని వేదవత్తలు నిర్వచిస్తున్నారు. తెలియబడుచున్నదంతా ఓంకార స్వరూపమగు తెలివి ప్రజ్ఞ లోజిక్ చేతనే తెలియబడుచున్నది. వాక్కులన్నీ ఓంకారమే. ఋక్యజుసామధర్వణవేదములు కూడా ఓంకార స్వరూపమే. దృక్ద్రష్ట దృశ్య రూపములను ఓంకారము యొక్క పరమార్థముగా భావించి ఆత్మయొక్క అఖండత్వమును ఉపాసించువాడు బ్రహ్మమును ఎరిగి బ్రహ్మమే తానగుచున్నాడు. ఓం ఔమ కేవలమనుభవించబడుచున్న సమస్తమనుభవి. ఇతి ఖిలకాండము. ఓం ఖం బ్రహ్మ బ్రాహ్మణం నామ సప్తమోధ్యాయాంతర్గత ప్రథమ బ్రాహ్మణము 7.2 ద్వితీయ బ్రాహ్మణము ప్రాజాపత్య బ్రాహ్మణము. సాధనములు ఇప్పటిదాకా మనము నిర్విషయము శూన్యము నిరాకారము నిర్గుణము అగు ఆకాశమును ఉపాసించి చిదాకాశ రూపమగు బ్రహ్మమును జేరటం గురించి చెప్పుకున్నాము. ఉపాసించటము అనగా విర్గుణ బ్రహ్మమును కేవలము స్తోత్రము చేయటమా, లేక మనస్సుతో ఆలోచనకు కేంద్రీకృతం చేయటమా? ఈ రెండు కూడా నిర్విషయ ఆకాశ ధ్యానమార్గము అను విధానములో కష్టతరమైనవి. ఎందుకంటే నాకు దేహము దృష్ట్యా ఆకారము ఉన్నది. ఆకారబద్ధుడను తని దేహభావన ఉన్నవారే మనలో అధికము. నిరాకారమగు దేహిని భావించి నిరాకార ధ్యానము చేయటము అత్యంత దుర్లభము. పైగా ఒకడు తనేందు ఇంద్రియ సంబంధమైన ఆశ ఆశయములను కొనసాగిస్తూ ఉంటే నిర్విషయమగు ఆకాశ ధ్యానము ఆశ్రయించినా కూడా అనేక సందర్భాలలో దృశ్య దృష్టులే పెత్తనం చెలాయిస్తాయి. అవి ఆత్మభావన కొరకై నిర్వర్తించే ధ్యానమునకు అడుగడుగునా విఘ్నములు కలుగజేస్తాయి. అందుచేత విద్వజ్జులచే సాధకులకు సాకార ధ్యానము సూచించబడుతోంది. సృష్టికర్తయగు ప్రజాపతి సత్వరజోతమో గుణముల వేరువేరు పాళ్ల కలయికతో ఈ సృష్టి వ్యవహారమును నిర్వర్తిస్తున్నారు. గుణముల కల్పన లేనిదే జగన్నాటకమూ ఉండదు, ఒక వీధి నాటకమూ ఉండదు. సృష్టి కల్పన కూడా నాటకము వంటిదే. అట్టి ప్రజాపతి బ్రహ్మదేవుని సృష్టిలోని జీవులు వారివారి గుణాధిక్యతల దృష్ట్యా మూడు విభాగములుగా విభజించబడ్డారు. ఒకటి సత్వగుణ ఆధిక్య జీవులు ఊర్ధ్వలోకములలోని దేవతలు, సత్వగుణ ప్రాధాన్యులు. 2 రజోగుణాధిక్య జీవులు మానవులు రజోగుణ ప్రాధాన్యులు. 3 తమోగుణ ఆధిక్య జీవులు అసురులు, దానవులు రాక్షసులు తమోగుణ ప్రాధాన్యులు. బ్రహ్మ సృష్టిలోని వేర్వేరు స్వభావులగు ఈ మూడు రకములగు దేవతలు మానవులు అసురులు కూడా ఒకసారి జగత్ సృష్టికర్త జగతహాపితాగు బ్రహ్మదేవుని దర్శించారు. మోక్షము పరమానందము నకు మార్గమును బోధించవలసినదిగా కోరారు. త్రివిధ ప్రాధాన్య జీవులు మమ్ములను సృష్టించిన ఓ ప్రజాపతి పితామహ బ్రహ్మదేవ లోకగురు, మేము సర్వ విఘ్నములను జయించి ఆత్మావలోకనము చేయు సాధనముల గురించి చెప్పండి. మార్గాన్వేషకులకు మాకు మోక్ష మార్గమునకు కర్మసాధనల గురించి తెలియజేయండి. మేము మీరు బోధించినది అనుసరించిన వారమై పరమానందరూపుడగు పరమాత్మను చేరగలము. బ్రహ్మదేవుడు బిడ్డలారా, చాలా సంతోషము. మీరు శ్రేయోమార్గమును కోరుచున్నారు, తప్పక చెప్పుతాను. ఇట్లా పలికి వారు దేవతలను మానవులను అసురులను విడివిడిగా పిలిచి దాను వర్ణమును ఉపదేశించారు. కొంతకాలము గడిచింది. అప్పుడు ప్రజాపతి తన బిడ్డలు ఏమి చేయుచున్నారో తెలుసుకోదలచారు. దేవతలను, మానవులను, అసురులను విడివిడిగా పిలిచి సంభాషించసాగారు. మొట్టమొదట దేవతలను పిలిచారు. ప్రజాపతి, ఓ దేవతలారా, నేను మీకు ఉపదేశించిన ఏకమక్షరము దనుగురించి అర్థమును తెలుసుకున్నారా? తెలుసుకొని యథారీతిగా ప్రవర్తనము కలిగి ఉంటున్నారా? మీరు ఏమని అర్థము తెలుసుకున్నారు? ఏమి చేస్తున్నారు? చెప్పండి. దేవతలు, హే భగవాన్, పితృదేవా, ప్రజాపతి గురువర్య, మీరు ఉచ్చరించిన దాను అక్షరార్థమును దమము అని భావించి ఉపాసన నిర్వర్తిస్తున్నాము. దామ్యత అదాంతా యూయం స్వభావతః అతో దాంతా భావత ఇతి. మీరు దాను శబ్దము ఉచ్చరించగానే, ఓ దేవతలారా, మీరు దాంతులు అనగా ఇంద్రియ నిగ్రహము కలవారు అవండి. మీకు ఇంద్రియ నిగ్రహము లేని కారణంగానే అది మీ ఆత్మానుభావమునకు విఘ్నములు కలిగిస్తున్నది. ఇక నుండి ఇంద్రియ విషయముల పట్ల జాగరుకులై వాటికి వసులు కాకుండా ఉండండి. ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, వీటిని పూర్తిగా అదుపులోకి తెచ్చుకోండి అని బోధించుచున్నారని మేము చర్చించుకొని అర్థం చేసుకున్నాము. మేము ఓంతోపాటు ఇంద్రియములను విషయముల నుండి ఉపశమింపజేసి పరమాత్మ వైపు నియమించబటము అను ప్రయత్నములలో నిమగ్నులమై మీరు బోధించినదం ఏకాక్షరోపాసన చేస్తున్నాము. అది ఓంకారోపాసన అక్షర పరబ్రహ్మ యోగమునకు మార్గముగా మాకు ఉపకరిస్తోంది. ప్రజాపతి బిడ్డలారా, దేవతలారా, మీరు తెలుసుకొనినది సరియే, బాగుగా తెలుసుకున్నారు. ఏతత్మీ మీ సాధనలను కొనసాగించెదరుగాక. అప్పుడు ప్రజాపతి మానవులను పిలిచారు. ప్రజాపతి, ఓ మానవులారా, మీ యొక్క ఓంకార సంజ్ఞాత్మకమగు పరమాత్మోపాసనకు సహకారికంగా దమ్ అక్షరోపాసనను నేను చెప్పినట్లు అభ్యసించుచున్నారు. మానవులు, పితామహ, సృష్టికర్త, మీరు సూచించినట్లే దమ్మను ఏకాక్షరమును ఉపాసనగా ఉపాసిస్తున్నాము. ప్రజాపతి బిడ్డలారా, చెప్పండి, దమ్ అని నేను ఉచ్చరించి బోధించిన అక్షరయోగమును ఏ విధంగా తెలుసుకుని ఉపాసిస్తున్నారు? మానవులు, హే సద్గురు భగవాన్, ప్రజాపతి, మీరు ఉచ్చరించిన దమ్ శబ్దమును విని, ఓ మానవులారా, మీరు స్వభావతః లోభగుణము కలిగియున్నారు. దాచి దాచి ఉంచుకొని పరులకు దానము ఇవ్వక ఆయుష్యులు గడుపుచున్నారు. దానితో పరమాత్మత్వమును ఆశ్రయించలేకపోవుచున్నారు. ఆ మీ లోభగుణమే మీ అధ్యాత్మ మార్గములో అనేక విఘ్నములను కలిగిస్తూ దారి తప్పిస్తోంది. ఇప్పుడు ఆ లోభగుణమును త్యజించండి, దానము చేయటం నేర్చుకోండి అని మీరు మాకు ఉపదేశించినట్లుగా మేము గ్రహించాము. లోభగుణమును త్యాగము అను ఉత్తమ ఆయుధముతో జయించుటయందు నిమగ్నులమై ఉన్నాము. దమ్ ఇచ్చుట అనే అర్థాన్ని మేము స్వీకరించి ఉపాసిస్తున్నాము. ప్రజాపతి ప్రియ మానవులారా, నా దమ్ అక్షర బోధను మీరు సరిగ్గానే అర్థము చేసుకున్నారు. ఇంకా కూడా మీ మీ స్థానములో ఉండి దమ్ శబ్ద ఉచ్చారణ త్యాగనిరతిల ద్వారా లోభమును జయించి ఆత్మానందమునకు అర్హులు అయ్యెదరుగాక. వెళ్ళి రండి. అప్పుడు ప్రజాపతి అసురులను పిలిపించారు. ప్రజాపతి బిడ్డలారా, అసురులారా, నేను చెప్పియున్నదాక్షరమును ఉపదేశము యొక్క ఉద్దేశ్యమును ఎరిగియే ఉపాసిస్తున్నారా? ఏమని అర్థము చేసుకొనిన వారే ఉన్నారు? చెప్పండి. అసురులు, మేము జన్మతః క్రూర స్వభావులమై ఉంటాము కదా, అదియే మా ఆత్మోపాసనకు అసంఖ్యాక బలవత్తరమైన విఘ్నములు కలుగజేస్తోందని మీరు గుర్తు చేసినట్లు మేము భావించాము. సహ ప్రాణుల పట్ల దయదాక్షిణ్యము కలిగి ఉండండి అని దాక్షరమును పలుకుటలో మీ ఉద్దేశ్యముగా మేము గ్రహిస్తున్నా. దదయాను అభ్యాసమును ఆశ్రయిస్తూ ఉన్నాము. హింసించుటలో, పీడించుటలో మీరు ఉత్సాహము కలిగి ఉంటున్నారు. అందుచేతనే బ్రహ్మమును దర్శించి బ్రహ్మానందమునకు అర్హులు అవటము లేదు అని మీరు మాకు శ్రేయోభిలాషులైద అక్షరము ద్వారా బోధించుచున్నారని గ్రహించాము. క్రూరత్వము బాధించటము, హింసించటము మొదలైన పూర్వాభ్యాసములను మా ఆత్మోపాసనకు అడ్డుగోడలగుచున్నాయని మేము ఆత్మపరిశీలనగా గమనిస్తూ మీరు చెప్పిన మార్గములో సహజీవుల పట్ల ప్రేమాప్యాయతలను ఉపాసనగా ఎన్నుకుని జీవనమును సరిదిద్దుకుంటున్నాము. ప్రజాపతి, అవును, మీరు అర్థం చేసుకొన్నది నేను ఉద్దేశించిన తీరుగానే. మీరు మీ క్రూరత్వహింసతత్వములను చక్కగా త్యజించి ఆత్మతత్వజ్ఞానముచే ఆత్మానందమునందు ప్రవేశించెదరుగాక. ఈ విధంగా ప్రజాపతి దదదాని ఉపదేశించగానే దేవ, మానవ, అసురులు వారివారికి ఆత్మజ్ఞానమార్గములో స్వీయ దోషములే అడ్డుపడుచున్నట్లుగా గుర్తెరిగి దోషములను తొలగించుకుంటున్నారు. శ్రద్ధగలవారు తప్పక ఎప్పుడో ఒకప్పుడు ఆత్మసామ్రాజ్యమునందు ప్రవేశించి ఆత్మానంద స్వరూపులవగలరు. ఆనాడు ప్రజాపతి పలికిన దైవవాక్కు దదదాను 3 సార్లు ఉచ్చారణయే మేఘ గర్జనల రూపంగా నేటికీ వినబడుచున్నది. దదద దైవవాణి మేఘగర్జన. ఓ జనులారా, దమము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండండి. ఇంద్రియములు మీకు ఉపకరణములుగా ఉండాలి. ఇంద్రియములకు, ఇంద్రియ విషయములకు మీరు లోలురు, ఇన్వోల్వ్డ్, ఏంటాన్గల్డ్ కాకూడదు. ఇంద్రియ విషయములకు దాసులై చాంచల్యము అనే మనోజాడ్యము తెచ్చి పెట్టుకోకండి. అల్పము దుహఖ పర్యవసానము అగు ఇంద్రియ సుఖముల వెంటబడి ఆత్మానందము నుండి చ్యుతి పొందకండి. దానము చేయండి, లోభగుణమును జయించండి. నాది అననది బంధము, నీది పరమాత్మది అను త్యాగభావముతో లోభమును జయించండి. హే సర్వాంతర్యామి, నాది అని నాకు అనిపించేదంతా వాస్తవానికి మీది. నాదినాది అనే జాడ్యము తొలగుగాక అను ప్రార్థన ఉపాసన కలిగి ఉండండి. దయ కలిగి ఉండండి. మీరు కష్టకాలములో ఏది ఇతరుల నుండి కోరుకుంటారో అది మునుముందుగానే కష్టములో ఉన్నవారికి చేయి అందించండి. క్రూరము హింస వేడుకున్నారా? మరల ఈ మానవ జన్మ యొక్క అవకాశము ఎన్నటికో చెప్పలేము సుమా. మనస్సులో ద్వేషము నిరాశలను, మాటలో పరుషత్వమును, చేతలలో బాధించటమును త్యజించి ఈశ్వరభావమును ఆశ్రయించండి అని గుర్తు చేయబడుతోంది. ఈ విధంగా బ్రహ్మదేవుడు దేవమానవ రాక్షసులకు, ప్రతి ఒక్క జీవునికి ఉద్దేశించిన పాఠ్యాంశములు చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవుని యందు జన్మకర్మల మార్గములో నడుచుచుండగా దేవమానవాసుర స్వభావములు అంతరంగమున గుట్టలుగా పేర్కొనియే ఉంటున్నాయి కాబట్టి. దేవ మానవ అసురులు వేరుగా ఎక్కడో లేరు. జీవుల హృదయములో పేర్కొన్న స్వభావములు కాకుండా దేవమానవజనులు బాహ్యంగా భౌతికమైన వేరు వేరు రూపులు కాదు. ప్రతి మానవునిలో దాగి ఉన్న విఘ్నముల అడ్డు తొలగటానికే దమము, కంట్రోల్ ఓవర్ ఇంద్రియాస్, దానము దయపాటించెదరుగాక. ప్రజాపతి వాక్యార్థములను, దశబ్దార్థములను గ్రహించి ఈ మానవుడు తన మోక్షమార్గమును తీర్చిదిద్దుకుని స్వస్వభావమగు ఆత్మతత్వమును సహజముగా చేసుకునుగాక. ఇతి బృహదారణ్యకోపనిషత్ 7వ అధ్యాయ. ప్రాజోపత్య బ్రాహ్మణం నామ ద్వితీయ బ్రాహ్మణం సమాప్తం. 7.3 తృతీయ బ్రాహ్మణము హృదయ బ్రాహ్మణము. ఇంద్రియ నిగ్రహము, లోభమును జయించటము, దయాభూతేషు ఈ 3 బ్రహ్మము యొక్క జ్ఞానము కొరకే ఏర్పడుచున్న ప్రతిబంధకములను, అడ్డు హర్డల్స్ తొలగిస్తాయని ప్రజాపతి దేవమానవ అసుర స్వభావములు గల జీవులకు ఉపాయముగా బోధించటము క్రిందటి బ్రాహ్మణములో జరిగింది కదా. అట్టి ప్రజాపతి ఎక్కడ స్థానము కలిగి ఉన్నారు? ఎక్కడి నుండి అదంతా బోధిస్తున్నారు? ఆయన ఉన్న ప్రదేశమేది? ఏష ప్రజాపతేః యత్ హృదయం. హృదయమునందే సృష్టికర్త, సృష్టికూడా స్థానము కలిగి ఉన్నాయి. సకల ప్రాణులయందు సంప్రతిష్ఠితమై సకల ప్రాణుల ఆత్మకు చెందిన స్థానమే హృదయము. హృదయమే ప్రజలను సృష్టించు ప్రజాపతి. హృదయ పురుషుడే ఈ సృష్టికి కర్త. అట్టి హృదయము దేశకాల వస్తువు పరిచ్ఛేదము లేనట్టిది. ఇట్ ఈజ్ అన్పార్టిసనబుల్ బై వర్చ్యూ ఆఫ్ ప్లేస్, టైమ్ అండ్ మాటర్. అందుకే హృదయమే సృష్టికర్త అగు బ్రహ్మ అని వేదవాంగ్మయముచే సిద్ధాంతీకరించబడుతోంది. ఏతత్ బ్రహ్మ, ఏతత్ సర్వం. ఇతి వేద హృదయం. అట్టి హృదయమునే బ్రహ్మాని బ్రహ్మము అని సర్వము అయి ఉన్నదని నిర్వచించబడుతోంది. నా హృదయమే పరబ్రహ్మస్వరూపము అనుభావనతో ఉపాసన కొనసాగునుగాక. అట్టి హృదయము యొక్క స్థుతి కోసమై హృదయం అనుశబ్దము విశ్లేషించబడుచున్నది. హృదయం మూడు అక్షరములు. హృ సమస్తము కలిగి ఉన్న స్థానము. ద ఇచ్చినది. యం ఏదైతే అయి ఉన్నదో. హృహృన్ హృత్ ధాతువు తీసుకుని వచ్చుటకు స్థానము. బ్రింగిన్ అసోస్ టు బ్రింగ్. ఇంద్రియములను శబ్దస్పర్శరు పరస గంధములను వాటివాటి విషయములను ద్రష్టదర్శనములను హృదయము కొరకే హృదయము నుండి తెచ్చి తిరిగి హృదయమునకు సమర్పించటమును హృ అక్షరము ఉద్దేశిస్తోంది. ఆ విధంగా హృదయము నుండి తెచ్చి తిరిగి హృదయమునకు తిరిగి అందించే హృదయ విభాగమే బుద్ధి అని పిలువబడుతోంది. ఎవ్వరు హృ అక్షరమును పరబ్రహ్మముగాను ఆలోచనలకు భావనలకు జనించు స్థానముగాను ఉపాసిస్తారో ఆతనికి ఆతని బంధువులు తదితరులు కూడా ఆతనికి కావలసినవి తీసుకువచ్చి సమర్పించగలరు. సర్వము హృదయము నుండి తేబడుచున్నది. అసోస్ వెర్ ఫ్రోమ్ ఎవ్రీథిన్ ఈజ్ బీయింగ్ బ్రోట్ దదాఖే అనే ధాతువు. ఇచ్చినది. హృదయము నుండి ఇంద్రియ ఇంద్రియార్థ సర్వ వస్తువులు తేబడుచుండగా హృదయమే శక్తి జ్ఞానము సామర్థ్యములను ఈ దేహేంద్రియములకు మనోబుద్ధి చిత్తాహంకారములకు ప్రసాదించుచున్నట్టిది. ఎవరైతే దాను అక్షరము ద్వారా సర్వమును ప్రసాదించి పరిరక్షించునట్టి పరబ్రహ్మముగా ఉపాసిస్తారో అట్టివానికి తదితరులు తమకు తామే తమ ఆప్యాయతను సమర్పించగలరు. తమను తాము ఆనందింపజేసుకునే విధంగా దతత్వోపాసకునికి దేవతలు మొదలైనవారు కావలసినది కావలసిన చోట ప్రసాదించుచున్నారు. హృదయాకాశమే ఆత్మాకాశమే సమస్తమునకు ఉనికి స్థానము సర్వత్రా సంప్రదర్శన చైతన్యము అయి ఉన్నది. సర్వము హృదయమే ప్రసాదించుచున్నది. ఆ విధంగా ప్రసాదించబడుచున్న సమస్తమును అనుభవముగా పొందటానికి కూడా దచేతనే మనోబుద్ధి చిత్త పరికరములు ఇవ్వబడుచున్నాయి. అ సోర్స్ విచ్ ఈజ్ సాంక్షనింగ్ రిలీసింగ్ ఓల్ దిస్. యమ్ ఇన్ ధాతువు యొక్క రూపము. అయం సర్వం హుత్ ఏవ. ఇదంతా కూడా ఈ నామరూపాత్మకమైనదంతా హృదయమునందే ఉండి హృదయరూపమే అయి ఉన్నది. ఎవ్వరు ఈ పాంచభౌతిక నామరూపాత్మకమైనదంతా హృదయమునందు హృదయ రూపముగా ఉన్నట్లుగాను మరియు బ్రహ్మమునందు బ్రహ్మమునకు అభిన్నమై ఉన్నట్లుగాను దర్శిస్తూ ఉపాసిస్తూ భావిస్తూ ఆస్వాదిస్తాడో ఆతనికి సుఖమయ లోకములగు స్వర్గము మొదలైనవి అత్యుత్సాహముతో సుస్వాగతము పలుకుతూ ఉంటాయి. విశ్రాంతి ఆనందములకు అందజేయటకే ఆతని వెంటనంటి ఉంటాయి. ఈ విధంగా హృదయం నామాక్షరములను భావించి ఉపాసించినంతమాత్రముచేత అసాధకుడు అత్యుత్తమమగు ఫలములను ప్రయోజనముగా పొందుచున్నాడు. ఇక స్వహృదయ సర్వహృదయ స్వరూపముగా పరబ్రహ్మమును ఉపాసించువాడు వర్ణనతీతమగు మహత్ఫలమును పొందుచున్నాడని వేరుగా చెప్పాలా? ఈ భుభువ సువర్ త్రిజగత్తులు హృదయము నందే ఉన్నాయి. జాగ్రత్ స్వప్న సుషుప్తులు భూత వర్తమాన భవిష్యత్తులు పూర్వ ఇప్పటి ఇక ముందు శరీరములు ఇతహపూర్వము చూచిన ఇప్పుడు చూస్తున్న ఇక ముందు చూడబోవు దృశ్యములు ఇతహపూర్వము చూచిన ఇప్పుడు చూస్తున్న ఇక ముందు చూడబోవు సహజీవులు ఇవన్నీ హృదయమునందే జలతరంగములవలే ప్రదర్శితమగుచూ జలంలో తరంగాల వలెలా ఇస్తున్నాయి. హృదయమే బ్రహ్మముగా ఉపాసించువాడు తనకు తానే స్వాభావికంగా బ్రహ్మమై ప్రకాశించుచున్నాడు. అందుచేత సమస్త జీవులలోని హృదయము సర్వదా ఉపాసనా విశేషమై ఆత్మోపాసకులకు లక్ష్యశుద్ధి ప్రసాదించగలదు. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమధ్యాయ. హృదయ బ్రాహ్మణం నామ తృతీయ బ్రాహ్మణం సమాప్తం. 7.4 చతుర్థ బ్రాహ్మణము అసత్య బ్రాహ్మణము. ఇంతవరకు మనం చెప్పుకున్న హృదయ రూప పరబ్రహ్మము మూర్తమా అమూర్తమా? ఇజ్ ఇట్ విత్ ఫోర్మ్ ఓర్ ఫోర్మ్లెస్? హృదయములోనే పదార్థము శక్తిల కలయిక కాబట్టి మూర్తము. పదార్థము శక్తిలకు ఉత్పత్తికి స్థానము. హృదయము శక్తి పదార్థములకు మునుముందే ఉన్నది కాబట్టి అమూర్తము కూడా. తద్వై తదే తత్ ఏవ. ఈ హృదయము తత్స్వరూపమగు బ్రహ్మమే. తత్ ఆస సత్యమేవ. హృదయము సత్ ఉనికి ప్రేజెన్స్ రూపమై ఉన్నది. ఉనికి తెలివి ఆనందములు హృదయ సరోవర సుందర పుష్పములే. తత్యత్ సాకార రూపారూపములుగా ఉన్నది కూడా హృదయమే. దేహము భావన ఆలోచన అభిప్రాయము విచక్షణ ఇవన్నీ త్యత్స్వరూపములు. వీటన్నింటికీ జనన ఉనికి స్థానము హృదయమే అగుచు. హృదయ ప్రదర్శనముగానే అవి అగుచున్నాయి అయి ఉన్నాయి. సత్యం యం తత్ సత్ ఈ పంచభూతములుగా ప్రదర్శితమయ్యేది సత్స్వరూపమే. పంచభూతములచే నామరూపాత్మకమైనదంతా తనదే అయినట్టిది. దేశకాల వస్తు పరిచ్ఛిన్న రహితమైనది ఈ సర్వమునకు మూలస్వరూపమైనది అగు హృదయమును బ్రహ్మముగాను స్వస్వరూపముగాను ఎవ్వరు ఉపాసిస్తారో. యథా సత్యేన బ్రహ్మణే మే లోక ఆత్మసాత్ కృతాజితాః. ఏవం సత్య ఆత్మానం బ్రహ్మ మహధ్యక్షం ప్రథమజం వేద స జయతి ఇమాన్ లోకాన్. శంకర భాష్యము సత్యమగు పరబ్రహ్మముచే ఈ లోకములన్నీ తన స్వరూపముగా కలిగియున్నవై స్వయం నిర్మితమై ఉన్నట్లు దర్శించువారిచేత ఈ లోకములన్నీ జయించబడుచున్నాయి. అట్లాగే నేను సత్యమగు బ్రహ్మమునే అని ఎరుగుచుండగా ఇక్కడి సమస్తము స్వస్వరూముగా దర్శించబడి జయించబడినవిగా ఆగుచున్నాయి. ఒక వీరుడు శత్రువును జయించి ఆక్రమించి తన వశము చేసుకొను రీతిగా తన యొక్క సహజము నిత్యము అప్రమేయము అమృతము అగు స్వస్వరూపముచే ఆత్మన్యుడు లోకములన్నీ స్వస్వరూపాత్మగా దర్శిస్తూ స్వస్వరూపాత్మ అయి ఆక్రమించివేస్తున్నాడు. ఈ కనబడే జగత్తు ఇందులోని స్పృహ తన దేహము తదితర దేహములు లోకములు లోకపాలకులు జాగ్రత్ స్వప్న సుషుప్తి పురుషులు ఇదంతా కూడా జలములోని బుడుగలు నూరుగు మొదలైనవి జలమే అయి ఉన్న తీరుగా మహత్తరము పరమ పూజనీయము జగత్ ప్రకటనకు మునుముందే ఉన్నట్టిది అగు సత్య బ్రహ్మము యొక్క యథాతథమైన బాహ్య ప్రదర్శన చమత్కారమే అని ఎవ్వరు ఉపాసిస్తారో ఆతనికి శత్రువులు ఉండరు. అంతా తానే అయి ఉండగా ఎవరు ఎవ్వరికి శత్రువు? ఓయి శ్రోతమహాశయ, నీవే ఆ సత్యబ్రహ్మమువు. నీ యొక్క పరబ్రహ్మ స్వరూపమే నేను. సత్యం హి ఏవ బ్రహ్మ. బ్రహ్మమే ఉన్న సత్యము. ఈ కనబడేదంతా బ్రహ్మమే. అట్టి సత్యబ్రహ్మమును ఉపాసించటమెట్లా? దర్శించటమెట్లా? ఆప ఏవ ఇదమగ్ర ఆసుహ. 7.4.2 సవికారము సాకారము అగు ఈ జగత్తు మొట్టమొదట ఆపహ జలము ద్రవము రూపమున అవికారమై నిరాకారమై ఉన్నది. తరంగరహిత నిస్తరంగా నిరాకార జలము అవ్యాకృతాకాశమునకు సంజ్ఞ. ఆపహ అవ్యాకృత ఆకాశమునకు ఆత్మకు సంజ్ఞ. తరంగసహిత సాకార జలము జీవుల బాహ్యాకారములకు మనోబుద్ధి చిత్తాహంకారములకు సంజ్ఞ. తతః పునః ఆపః సత్యం అసృజంత. నిరాకారము నిర్గుణము అగు జలము అవ్యాకృతాకాశము నుండి ఉనికి రూపమగు నేను ఉన్నాను. ఐ ఆమ్ ప్రెజెంట్ బై మై సెల్ఫ్ అను రూపము గలయ్యం సత్ సత్యం అననది ఆత్మజలముచేతనే బయల్వెడలదీయబడుచున్నది. అట్టి సత్యము ఉనికి నుండి ఎరుక నోయింగ్ లోజిక్ అవేర్నెస్ బయల్వెడలుచున్నది. అట్టి సత్ ఉచిత్ సత్యము నుండి లీలగా సృష్టి యొక్క కల్పన యొక్క సంకల్పాభిమానీగు సృష్టికర్త సృష్ట్యభిమాన అహంకారము బయల్వెడలుచున్నాడు. హిరణ్య గర్భుని యొక్క శాస్త్ర ప్రసిద్ధమగు ఆరంభము ఇదియే. అవ్యాకృతమగు నోన్ ఎక్స్టెండింగ్ తత్వము నుండి నామరూపాత్మక వ్యాకృత ఎక్స్టెండింగ్ జగత్ ప్రదర్శనమునకు కూడా ఇదియే ప్రారంభము. ఈ విధముగా జలము నుండి సత్యము సత్యము నుండి చతుర్ముఖ బ్రహ్మ లేక విరాట్ బ్రహ్మ లేక హిరణ్యగర్భుడు అను పౌరాణిక నామములు గల కల్పనల లేక సృష్టి అభిమాని బయల్వెడలుచున్నారు. అట్టి బ్రహ్మదేవుడు సృష్టి అభిమాని తన గర్భమునందు సకల ప్రాణులకు సంబంధించిన సృష్టి స్వభావ సంస్కారములను కలిగి ఉండటం చేత హిరణ్యగర్భుడు అని పిలువబడుచున్నారు. జాగ్రత్ స్వప్నసుశక్తి తురియములు తన సృష్టి సంకల్పమునందు వ్యష్టి పూర్వకముగా కలిగి ఉండటం చేత చతుర్ముఖుడు అని పిలువబడుచున్నారు. ఆ చతుర్ముఖ బ్రహ్మ తన అభిరుచి సంకల్పముచే చిత్ర విచిత్ర విశేషములు కలిగియున్న విరాట్ పురుషుని సృష్టించుచున్నారు. ఆ విరాట్ పురుషుడు సృష్టి యొక్క సిద్ధి కొరకై చూచువాడు చూచుట కళ్ళు కనబడునది, వినువాడు వినుట చెవులు వినబడునవి, స్పర్శించువాడు స్పర్శించుట చర్మము స్పృశించబడునవి, ఆఘ్రాణించువాడు ఆఘ్రాణించుట ముక్కురు వాసన చూడబడునవి, రుచి చూచువాడు రుచి చూచుట నోరు రుచికరములగునవి. ఇవన్నీ సృష్టించ ప్రారంభిస్తున్నారు. మొట్టమొదట దివ్యశక్తులను చూడటం వినటం స్పృశించటం అఘ్రాణించటం రుచి చూడటం అనే దివ్యశక్తి అభిమానులను సృజించారు. వారే సృష్టిలోని దేవతలు. ఆ దేవతలు సత్యబ్రహ్మమునే ధ్యానించుచున్నారు లేక ఉపాసించుచున్నారు. ఎందుకంటే మునుముందుగా పుట్టినది పూజనీయమగు బ్రహ్మ పంచభూతాత్మకమగు బ్రహ్మకే సత్యము అని మరొక పేరు. ఆయన లోకము సత్యలోకము, సత్యము తదేతత్ర్యక్షరం సత్యం ఇతి 7:4:2 స ఇత్యేకమక్షరం ఈది ఒక అక్షరము సత్ తి ఇత్యేకమక్షరం ఈది ఒక అక్షరము ఇతీది యం ఇత్యేకమక్షరం ఈది ఒక అక్షరము యం సత్ సత్యం సత్యం ప్రథమ ఉత్తరమే అక్షరే సత్యం మధ్యతో అనూతం 7:4:2 సత్యం మొదటిది ఆఖరుది యగుస యం ఈ రెండు అమూత రూపములు మార్పు లేనివి 2 ఇది ఇది మార్పు చెందినది అనూతము మృత్యురూపము కల్పన సందర్భ సత్యము మార్పు చెందనిది మార్పు చెందినది రెండు కలిసియే సత్యం అగుచున్నది మార్పు చెందనిది నిత్య సత్యము మార్పు చెందేది సందర్భ సత్యము మాత్రమే సత్యం మార్పులేనిది మార్పు చెందినది మార్పు చెందనిది అమృతము మృత్యువు అమృతము సత్యము అనృతము సందర్భ సత్యము సత్యము సహజ సత్యము కల్పన మాత్రము సహజ సత్యము సత్యం జగత్తు కంటే మునుముందే సత్యము ప్రకాశమానమైయున్నది. ఊహకు ముందే ఉన్న ఊహించువాడు, భావనకు ముందే ఉన్న భావించువాడు, జగత్తు కల్పన సందర్భ సత్యము. ఊహ భావన అనుభూతి అనుభవము జగత్తు లయించినది సత్యమునందే, జగత్తు రహితమైనప్పుడు శేషించినది సత్యమే. జగత్తు సందర్భములో కూడా ఇదంతా బ్రహ్మమునకు అభిన్నమై సత్యముగానే సహజ రూపముగా కలిగి ఉన్నది. ఈ సహజ సందర్భములను బ్రహ్మముగాను సత్యముగాను ఆత్మగాను ఎవ్వరు సందర్శిస్తారో అట్టి సత్యతత్వ విద్వాంసుడు మృత్యువుకు విషయుడు కాడు. మృత్యువుచే బాధించబడడు లేక అసత్యము ఆతనిని స్పృశించలేదు. 1 సత్యము ఒరిజినలీ ట్రూ, 2 అనృతము కల్పన సందర్భము ఇన్సిడెంటల్ కాంటెక్స్చువల్, 3 యం ఆఫ్టర్ అండ్ ఆఫ్ ద ఇన్సిడెంట్. ఈ 3 కాలములయందు వేంచేసియున్న ఆత్మను ఎవడైతే ఉపాసించువాడే ఉంటాడో సందర్భమును కూడా ఆత్మ యొక్క ఒక చిత్కాళ విశేషంగా ద్రష్ట దర్శన దృశ్యములను ఏకం చేసివేసి దర్శిస్తూ అప్పుడు కూడా ఆత్మగానే ఉపాసిస్తాడో అట్టివానిని సందర్భములు బాధింపజాలవు. ఇతి బృహదారణ్యకోపనిషత్ 7 సత్యబ్రాహ్మణం నామ చతుర్థ బ్రాహ్మణం సమాప్తం. 7:5 పంచమ బ్రాహ్మణము సత్యబ్రహ్మ సంస్థాన బ్రాహ్మణము. 1 ఆదిత్య మండలమునందు ఆదిత్య మండలాభిమాని అగు పురుషకారము లేక పురుషుడు తేజస్సు. 2 దేహ ఇంద్రియ సంఘాతము యొక్క కుడికంటి ఎందలి చూపును ఉపకరణముగా చేసుకొనుచున్న పురుషకారము తేజస్సులో వస్తువులను చూచువాడు. ఈ విధంగా ఒకే తేజస్సు 2 తీరులుగా సృష్టియందు వర్తిస్తున్నది. ఒకానొక చోట ఒక పెద్ద కొండ కనిపిస్తోంది అను సందర్భములో 3 విశేషములు పాత్ర వహిస్తున్నాయి. 1 ద్రవ్యతేజము ఆదిత్యుని ఎందలి తేజస్సు సత్య స్వరూపమే. ఆదిత్యనియందలి పృథివీ మొదలైన పంచభూతముల సృష్టికి ముందటి అవ్యక్త సారాంశము అయి ఉన్నది సత్యము. పంచభూతములు మొట్టమొదటగల ఆదిత్య పురుషుని యందు తేజోరూపమై ఒకప్పుడు అప్రకటితమగుచున్నాయి, మరొకప్పుడు ప్రకటనమగుచున్నాయి. ఆదిత్య తేజస్సే అప్రకటిక పాంచభౌతిక సృష్టి తేజస్సు కూడా. ప్రకటన చేస్తున్న పురుషుడే ఆదిత్య తేజో సృష్టి అభిమాని. రెండు, దర్శన తేజము ఆ తరువాత ఆదిత్య పురుషుని ప్రదర్శన తేజస్సే పృథివీ మొదలైన పాంచభౌతిక రూపముగా ప్రకటనమగుచు సృష్టిని ప్రదర్శించుచున్నది. సాకార సంతరించుకొను అభిమాని, ప్రదర్శనాభిమాని. మూడు, ద్రవ్య తేజము వస్తువులు మాటర్ మటీరియల్ రూపము పొందినంత మాత్రమున సృష్టి అనే అనుభవము సిద్ధించదు. మరి ద్రష్ట ఉన్నప్పుడే సిద్ధిస్తుంది. ఈ జీవుని దేహ ఇంద్రియ సంఘాతము యొక్క కుడి కంటిలో చూపు రూపమున సందర్శన తేజో అభిమాని, చూచు అభిమాని పాల్గొనుచున్నప్పుడే సృష్టి అనే అనుభవము సిద్ధిస్తుంది. ద్రష్ట్యాభిమాని అనుభవి. ఒకటి, రెండు, ఆదిత్యమండలములోని ఆదిత్యమండల దేహమునందలి దేహాభిమానిగా కుడి కంటియందు తేజో అభిమాను పురుషుడు దృశ్యతేజము, దర్శన చూచు అభిమాన పురుషుడు ద్రష్టతేజము. ఈ ఇద్దరు కూడా ఒకే సత్యబ్రహ్మము యొక్క వేరువేరు సంప్రదర్శన రూపములు. ఒకటి, ఆదిత్య పురుషాభిమానియే కుడి కంటి ఎందు చూడటము అను రూపమును ప్రదర్శించుచున్నారు. కుడి కంటిలోని చూచు పురుషకారాభిమానిగా కూడా ప్రతిష్ఠితులై ఉన్నారు. రెండు, కుడి కంటిలోని సందర్శనము చేయుట అను శరీరాభిమానియే సూర్యుని ఎందు వెలుగునందు తేజోచైతన్యమై ప్రకాశించుచున్నారు. సూర్య తేజోచైతన్యము దేహములోని చూపు చైతన్యము ఒకే ఆత్మపురుషుని ద్వివిధ ప్రదర్శనలు. అనగా ఒకటి, ఆదిత్యునిలో తేజమయ పురుషుడు, రెండు, దేహము యొక్క కంటిలోని ద్రష్ట తేజోపురుషుడు. ఇరువురు ఒకే సత్య బ్రహ్మము యొక్క ద్వివిధ పురుషకారములుగా వేంచేసి ఉన్నాయి. ఈ ఇరువురు పురుషులు కలిస్తేనే సత్యము ఉనికి ఉన్నది అను బ్రహ్మము యొక్క విశేషమునకు సిద్ధి లభిస్తోంది. అనుభవము అనునది రూపుదిద్దుకోగలదు. మరింత వివరంగా చెప్పుకోవాలంటే, ఒకటి, సూర్యమండలాభిమాన పురుషుడు, రెండు, దేహేంద్రియ సంఘాతాభిమాని పురుషుడు కూడా రెండు దీపములలోని ఒకే అగ్ని వలె ఒకే సత్యబ్రహ్మము యొక్క రెండు ప్రదర్శనములు. అట్టి మండలాభిమాని, సంఘాతాభిమానిల పరస్పరత్వము గురించి మరికొంతగా వివరించుకుంటున్నాము. ఆదిత్యుని ప్రకాశమే ఆధిభూతము సోలిడ్ నందలి వెలుతురు, ఆధ్యాత్మమునందలి సూటబల్ చూపుచే దేహమునందు ఉనికి పొందుచు దేహమునందలి కంటి ఎందు చూపుగా భౌతికమై మటెరియల్లీ ప్రతిష్ఠితము అగుచున్నది. కంటి ఎందలి చూపు ప్రకాశ చైతన్యమే ఆదిత్యనియందు వెలుతురును ప్రకాశింపజేస్తూ ఆదిత్య మండలాంతర్గతమైనట్టి అధిదైవము డివినిటీ నందు ప్రతిష్ఠితమయ్యున్నది. కంటియందలి చూపు మండలమునందలి తేజస్సు ఒకే సత్యబ్రహ్మము యొక్క ప్రదర్శములని, అట్టి సత్యబ్రహ్మము సదా ఈ జీవుని స్వస్వరూపమే అయి ఉన్నదని భావించి ఉపాసించువాడు తటస్థరూపుడై అభయములందు తానే ప్రకాశించుచున్నవాడగుచున్నాడు. అట్టివాడు ఈ భౌతిక దేహమును త్యజించు ఇచ్ఛ కలుగుచున్న సందర్భము నందు చూపు వెలుతురులకు సాక్షి తటస్థ రూపము వహిస్తున్నాడు. సూర్యమండలములో నిత్య కిరణ తేజస్సును, దేహములో దర్శన తేజస్సును తనయందు ఉపసంహరించుకొని తనను తాను పరిశుద్ధమగు ప్రశాంత పూర్ణచంద్ర అఖండాత్మ తేజస్సుగా అనుక్షణము స్వానుభవుడగుచున్నారు. సూర్యునిలోని తేజో అభిమాన పురుషుని, కంటిలోని విజ్ఞాన పురుషుని ఆత్మస్వరూపముగా ఉపాసించి దర్శించి మమేకమగుచున్న యోగిని సూర్యకిరణములు ఎచ్చటా బాధించవు. వ్యాహృతులు స్తోత్ర శబ్దజాలము వ్యాహృతము పలుకబడినది వచించబడినది. ఆదిత్య మండలములో తేజోస్వరూపుడై ప్రకాశించుచున్న సత్య బ్రహ్మము గురించిన సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుని యొక్క హిరణ్య గర్భుని యొక్క స్తోత్ర శబ్దములే వ్యాహృతులు. అట్టి హిరణ్య గర్భుని వ్యాహృతులే ఈ లోకముల సృష్టి. ద డిస్క్రిప్టివ్ సోన్ ఆఫ్ ద క్రియేటర్ అబౌట్ ద ఒరిజినల్ ఆత్మా ట్రూత్ ఈజ్ వోట్ దిస్ క్రియేషన్ ఈజ్. ఆదిత్య మండలాంతర్గతుడైన సత్యబ్రహ్మము అగు మండల పురుషునకు లేక ఈ దేహము నందుకుడి నేత్రములో సంస్థితుడై ఉన్న విజ్ఞాన రూప అధ్యాత్మ పురుషునకు ఒకటి భోహ అను వ్యాహృతి యందు శిరస్సు ఏకాక్షరము భూమి. రెండు భువహ అను వ్యాహృతి భుజములు రెండు భుజములు అంతరంగము. 3. సువహ అను వ్యాహృతి యందు 2 అక్షరములు 2 పాదములు. అనుభవి: ఆ ఆదిత్య పురుషునికి అహహ పగలు రహస్య స్వరూపము. భుభువర్ సువర్ వ్యాహృతులే అవయవములుగా కలిగి ఉన్నట్టి సత్యాత్మ యొక్క కుడి కంటిలోని అధ్యాత్మ పురుషుని ధ్యానముచేత సర్వబాహ్య దృష్టుల వలన కలిగే దోషములు నశించి దృష్టి జ్ఞానమయము అగుచున్నది. సత్యబ్రహ్మము యొక్క 1 సూర్యమండలాంతర్గత, 2 ఇంద్రియముల అంతర్గత, 3 బాహ్య దృశ్య రూపాంతర్గత ఏకత్వమును ధ్యానించువాడు తన దృష్టిని పవిత్రము చేసుకొనుచున్నాడు. సర్వపాపదృష్టులను వదలగల సామర్థ్యము పొందుచున్నాడు. ఇతి బృహదారణ్యకోపనిషత్ 7 సత్యబ్రహ్మ సంస్థాన నామ పంచమ బ్రాహ్మణం సమాప్తం. 7-6 షష్ఠమ బ్రాహ్మణము మనోబ్రాహ్మణము. మనస్సును తన యొక్క అపకరణముగాను వినోదవస్తువుగాను ఉపాధిగాను కలిగియున్న బ్రహ్మమును ఉపాసించటము. మనోమయో అయం పురుషోభాసః సత్యః తస్మిన్ అంతర్హృదయే యథా వ్రీహిర్వయవో. ఈ పురుషుడు జీవుడు మనస్సుచే నిర్మితుడై మనోమయుడే ఉంటున్నాడు. మనస్సు చేతనే ఈ పురుషుడు అనుభవమునకు వచ్చుచున్నాడు, అనుభవములన్నీ పొందుచున్నాడు. ఈ పురుషుని జీవుని ఉనికి చైతన్య ప్రకాశమే అయి ఉన్నది. అదియే ఈతని వాస్తవరూపము. సకల పదార్థములను ఈ పురుషుని పట్ల మనస్సే ప్రకాశింపజేస్తోంది. స్వీయ తేజస్సు స్వీయ మననముల చేతనే సర్వము భాసింపజేయబడుచున్నది. సత్యాత్మ స్వరూపుడయున్నది ఈ పురుషుడే. మనోరూప పురుషకారకాంతి తన యొక్క సత్యస్వరూపముగా కలవాడే సర్వాత్మకుడగు పరమాత్మయే ప్రతి జీవుని హృదయ మధ్యంలో ప్రకాశించుచున్నారు. ధాన్యపు గింజలో బియ్యపు గింజ వలె ఈ దేహములో హృదయమునందు రాజాధిరాజే ప్రకాశిస్తూ సర్వమును ప్రకాశింపజేయుచున్నారు, సమస్తమును నియమించుచున్నారు, సమస్తమునకు ప్రభువైయున్నారు, సమస్తము శాసించున్నవారే ఉన్నారు. అట్టి స్వస్వరూప ఆత్మపురుషుని ఎవ్వరూ సర్వజీవులలోనూ తనలోనూ మనోరూపుడై వెలుగొందుచున్నారని ఆ మనస్సుతో సర్వమును భాసింపజేస్తున్నారని నియమిస్తూ పరిపాలిస్తున్నారని ఉపాసిస్తారో అట్టి ఉపాసకునికి మనస్సే బ్రహ్మము అని ఉపాసించువానిచేత ఈ దృశ్యములు ఈ 14 లోకములు స్వీయ మనోరూపంగా దర్శించబడతాయి, వినోదించబడతాయి. ఈ సమస్త దృశ్యము నా మనోరూపమే అను అనుభవము సిద్ధించుచుండగా బ్రహ్మానందము స్వాభావికము కాగలదు. ఇతి బృహదారణ్యకోపనిషత్ 7 మనోబ్రాహ్మణం నామ షష్ఠమ బ్రాహ్మణం సమాప్తం. 7-7 సప్తమ బ్రాహ్మణము విద్యుత్ బ్రాహ్మణం. పరబ్రహ్మమును విద్యుత్గా కూడా ఉపాసించబడుచున్నది. వివిధమైన ఉపాసనలలో విద్యుత్ బ్రాహ్మణోపాసన మరొక ఉపాయము. విద్యుత్ బ్రహ్మేతి ఆహోహ. విద్యుత్ తేజస్సు వెలుగు, చీకటిని పారత్రోలునది. విద్యుత్వి చీకటిని ద్యుత్ ఖండించునది. వెలుగు చీకటిలో ఒక్కసారి దీపము వెలిగించగానే చీకటి పటాపంచలే వెలుగు గదియంతా నిండి సర్వము సుస్పష్టమగు విధానమును తీరును విద్యుత్ రూప పరబ్రహ్మముగా విద్యుత్ ఉపాసకులు ఉపాసిస్తున్నారు. విద్యుత్తును అంధకారము అజ్ఞానము ను ఖండించివేయు బ్రహ్మము యొక్క ప్రభావ వీచికగా అభివర్ణిస్తున్నారు. అనాత్మరూపమైన సర్వ సంసారిక దోషములు పాపధ్యాసలు విద్యుత్ చీకటిని పటాపంచలు చేయు మెలుపు ఉపకరణముచే సత్యాత్మ తత్వోపాసన చేయటం చేత పటాపంచలైపోతాయి. అందుచేత వెలుగు బ్రహ్మముగా ఉపాసించబడుచున్నది. విద్యుత్తు బ్రహ్మమే అయి ఉన్నది అను విద్యుత్ బ్రాహ్మణోపాసకుడు స్వయముగా విద్యుత్ తేజోరూపుడై లోకములన్నీ వెలిగించు దివ్యాత్మ స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు. ఇతి బృహదారణ్యకోపనిషత్ 7 విద్యుత్ బ్రాహ్మణం నామ సప్తమ బ్రాహ్మణం సమాప్తం. 7-8 అష్టమ బ్రాహ్మణము వాక్ బ్రాహ్మణము. వాచం ధేనుం ఉపాసిత అఖండము అప్రమేయము కేవలము అననిత్యము అగు సత్యబ్రహ్మమును వాక్కు అనే పాలిచ్చే ఆవును సాధన ద్రవ్యముగా స్వీకరించి ఎట్లా ఉపాసించవలెనో వివరించుకుంటున్నాము. తస్యాహ చత్వారాహ స్తనాహ వాక్ అనే ధేనువు ఆవు చెక్కు నాలుగు స్థనములు స్రవించు పాలపొదుగులు. ఒకటి స్వాహాకారము, ఈ రెండు ధనములచేత హవిస్సులు దేవతలకు ఇవ్వబడుచున్నాయి. రెండు వషట్కారము, పాలు ఆహారము. మూడు హంతకారము, మనుష్యులకు అన్నము ఇవ్వబడుచున్నది. నాలుగు స్వధాకారము, పితృదేవతలకు కవ్యముగా తర్పణము, పిండ ప్రదానము మొదలైనవిగా స్వధామహ అనుచు ఇవ్వబడుచున్నది. తస్యాహ ప్రాణఋషభో మనోవత్సహ అట్టి వాక్రూప కామధేనువు ప్రాణశక్తి నుండి జనించుచున్నది. అందుచేత వాక్ధేనువుకు ప్రాణము వృషభమే ఇద్దు అని చెప్పబడుచున్నది. ఆ వాక్ధేనువుకు ఒక దూడ వత్సహ కూడా ఉన్నది, అదియే మనస్సు. ఈ విధంగా వాక్రూపధేనువును స్వాహ వషట్ దేవతలకు, స్వాహ భౌతికము, వషట్ సూక్ష్మములగు జాగ్రత్ స్వప్నసుషుప్తి మనోహ చిత్త అహంకారములు పరిరక్షకులకు కృతజ్ఞతాంజలి సమర్పణ. హంత మానవులకు, మానవులకు అన్నములగు ఇంద్రియ విషయములు, శబ్ద స్పర్శరూప రసగంధములు రక్షించు విశ్వదేవతలను ఉపాసించటము. స్వధ పితృదేవతలకు, గర్భస్థ శిశు జన్మాంతర విధుల నిర్వాహకులు పరిరక్షకులు అగు పితృదేవతలు. దేవతల మానవుల పితృదేవతల పరిరక్షణ పరిపోషణ రూపముగా ప్రాణవృషభ సమేత మనో ఆవుదుడ సమేత కామధేను రూపముగా ఆత్మ ఉపాసించబడుచున్నది. వాక్ ఇతి శబ్దత్రయీం. తాం వాక్కు అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఈ త్రయీ వేదములు కామధేనువు వంటివి. వేదవాక్కులను పాలిచ్చే ఆవు వలె ఉపాసించబడుచున్నది. తత్వం సోహం త్వమేవాహం అహమేవత్వం వేద పరిభాషలు ఆత్మధేనువుకు నాలుగు స్తనములు. ఆవు నాలుగు పొదుగుల నుండి పాలను స్రవింపజేస్తున్న రీతిగా వేదవాక్కులు అను స్తనములు దేవతలకు, మానవులకు, పితృదేవతలకు తాత్వికమైన ఆహారములు ప్రసాదించుచున్నాయి. వేదవాక్రూప స్తనములు గల వేదములను దూడల వంటి దేవతలు ఆశ్రయించి ఉన్నారు. వేదమంత్రములచే సంతోషించిన దేవతలు మానవులకు అన్నమును, దేహరక్షణను ప్రసాదించుచున్నారు. దేవతలకు స్వాహావషట్ శబ్దముల ద్వారా యజ్ఞము చేయు మానవులచే హవిస్సులు ఇవ్వబడుచున్నాయి. మనుష్యుల కొరకై ఇదిగో ఆహా అను శబ్దములచే అన్నమును, ఆహారము ఇవ్వబడుచున్నది. అందుచేత మానవులు హంత శబ్దమును ఆశ్రయించి జీవించుచున్నారు. స్వాహ సమర్పణ స్వధ కృతజ్ఞత అని శబ్దార్థములు. పితృదేవతలకు స్వధ అని పలుకుచు ఆహారము, పిండ ప్రదానము సమర్పించటం జరుగుతోంది. కనుక పితృదేవతలు స్వధాకారమును ఆశ్రయించి జీవిస్తున్నారు. ప్రాణము మనస్సుల సమన్వయముచే వేదశబ్దములు పలుకబడుచున్నాయి. ఏ శబ్దమైనా ప్రాణమనస్సులు కలిస్తేనే పలుకగలం. మనస్సుతో సంకల్పించిన విషయమే ఒకడు వాక్కుతో మాట్లాడుచున్నాడు. మనస్సు ఉన్నచోటే వాక్కు అర్థయుక్తమై ప్రవర్తిల్లుచున్నది. మనస్సు వాక్కుకు ఉత్పాదక స్థానము కాబట్టి మనస్సు దూడతో పోల్చబడుచున్నది. ఈ విధంగా వాగ్రూపధేనువును బ్రహ్మముగా ఉపాసించువాడు తేలిక గతిగా బ్రహ్మమును పొందుచున్నాడు. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమధ్యాయ వాక్బ్రాహ్మణం నామ అష్టబ్రాహ్మణం సమాప్తం. 7-9 నవమ బ్రాహ్మణము అవైశ్వానరాగ్ని బ్రాహ్మణము అయం అగ్నేహ వైశ్వానరో. 7-9-1 మహాపంచభూతములలో అగ్నియే దేహమునందు వైశ్వానరాగ్ని అయి వేంచేసి ఉన్నది. దేహములో అగ్ని దేహమును సర్వదా సంరక్షించుచున్నది. ఇది ఇట్లా ఉండగా వైశ్వానరాగ్ని దేహాభిమాని అగు వైశ్యానరుడు దేహమునందు తన అంశను ప్రతిక్షేపించి ఈ జీవుడు తిను ఆహారమును రసస్వరూపముగా మార్చుచున్నారు. వైశ్వానరాగ్ని జీవులు తిను అన్నమును పచనము చేయు జఠరము పొట్ట లోని అగ్ని టెంపరేట్యూర్ హెల్తీ మాన్స్ 98.4. వైశ్వానరోభుత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామి అన్నం చతుర్విధమస్య సాక్షాత్ ఉపలక్షణాత్. భగవద్గీత అట్టి జఠరాగ్ని లేక వైశ్వానరాగ్ని అభిమాని అగు వైశ్వానరుని దేహములో ప్రత్యక్షముగా గమనించటము ఉపాసన అవుతోంది. ఆహారము జీర్ణమగుచుండగా తస్య ఏష ఘోషో భవతి. దేహములో ఒకనొక ఘోష శబ్దము జనిస్తోంది. అట్టి ఘోష శబ్దమును రెండు వ్రేళ్లతో చెవులు మూసుకున్నప్పుడు దేహములో నుండి వినబడుచున్నది. యమే ఏతత్ కణావపిధాయ శృణోతి. అయితే ఎప్పుడైతే ఈ శరీరమునందు భోక్త అయి ఉంటున్న ఈ జీవుడు తన ప్రాణశక్తిని శరీరము నుండి ఉపసంహరిస్తాడో, ఆపై ఇక ఆహార జీర్ణఘోష శబ్దము వినిపించదు. ఈ జీవుడు చెవులు మూసుకొన్నప్పటి ఘోష శబ్దముపై ఏకాగ్రము చేయటచే బ్రహ్మము యొక్క తత్వమును వైశ్వానరుపాసకులు ఆత్మతత్వ సిద్ధికే ఉపాసిస్తున్నారు. అట్టి బాహ్య అభ్యంతరస్థితమైన వైశ్వానరాజ్ఞిని బ్రహ్మముగా ఉపాసించువాని పట్ల బ్రాహ్మీభావన సులభసాధ్యమవగలదు. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమధ్యాయ. వైశ్వానరాజ్ఞి బ్రాహ్మణం నామ నవమ బ్రాహ్మణం సమాప్తం. 7.10.10 బ్రాహ్మణము గతి బ్రాహ్మణము. యదా వై పురుషో అస్మాత్ లోకాత్ ప్రైతి స వాయుం ఆగచ్చతి. ఆత్మతత్వ జ్ఞానము సముపార్జించక కేవలము ఇంద్రియ విషయములే సత్యమని తీవ్ర అభ్యాసములందు మునిగి తేల్చున్నంతకాలము, దృశ్య విషయములను పరమాశయముగా కలిగి ఉన్నంతకాలము ఈ జీవుడు అనేక ఉచ్చనిచ ఉపాధుల సంచారములు 14 లోకములలో చేస్తూ జన్మమృత్యువుల మధ్య బంధితుడు అగుచున్నాడు. ఇదంతా ఒక స్వప్నము నుండి మరొక స్వప్నమునకు వలె ఈ జీవుని పట్ల కొనసాగుతూ పోతోంది. విసిగి వేసారిన ఈ జీవుడు ఎప్పుడో ఈ జన్మ మృత్యువుల ప్రహసనమంతా ఇట్లా నా పట్ల ఎందుకు కొనసాగుతోంది? జన్మకర్మకర్మఫల జన్మాంతరములు నా వాస్తవ స్వభామ. ఇంతకు వేరైన సత్యము నాకు సంబంధించి ఏమైనా ఉన్నదా? ఉంటే అది ఏమై ఉన్నది అను ప్రశ్నకు వస్తున్నాడు. దృశ్యముతో తన సంబంధమును ప్రశ్నించుకోవటము, సత్యము కొరకే అన్వేషణము ఆతని యందు చిగురిస్తున్నాయి. ఇప్పుడిక శాస్త్రములు చెప్పు వైరాగ్య యోగ భక్తి జ్ఞాన మార్గములను వాటికి సంబంధించిన సమాచారములను పరిశీలించ ప్రారంభిస్తున్నాడు. అప్పుడు ఈ జీవుడు మార్గాన్వేషి అయి మార్గదర్శనమునకు నడుము కట్టుచున్నాడు. ఆత్మబంధువులకు మహనీయుల జీవితములను పరిశీలిస్తున్నాడు. స్వస్వరూపాత్మతత్వ సంబంధమైన శాస్త్రములు చెప్పు సాధనలు నిర్వర్తిస్తున్నాడు. ఆత్మతత్వజ్ఞులకు సద్గురువులను సమీపిస్తున్నాడు. తత్వం నీ సహజ సత్యమే అది, సోహం నేను అదియే అయి ఉన్నాను, జీవో బ్రహ్మేతి నా పరహ. ఈ జీవాత్మ సందర్భముగా జీవాత్మగా కనిపిస్తున్నప్పటికీ సహజముగా పరమాత్మయే అయి ఉన్నాడు మొదలైన మహావాక్యార్థముల పరాకాష్ఠార్థములను వినుచున్నాడు. శ్రవణ మనన నిధిధ్యాసలచే సత్యాత్మతత్వమును గ్రహిస్తున్నాడు. స్వస్వరూపాత్మతత్వము యొక్క సర్వత్వము సమగ్రత్వము ఎరిగిన తరువాత ఈ జీవుడు సత్యాత్మత్వమును పుణికిపుచ్చుకొనుచున్నాడు. అట్టి ఆత్మాహం భావనతో తన యొక్క కేవల సత్, కేవల చిత్, కేవల ఆనందము ఎరిగిన మహనీయుడు యథాకాలమునందు ఈ భౌతిక దేహము త్యజించుచున్నప్పుడు దేహపురముల పరిధులను దాటివేసినవాడే ఉంటున్నాడు. అట్టి బ్రహ్మతత్వానుభూతి పరుడగు జీవన్ముక్తుని దేహానంతరగతుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాము. ఆత్మతత్వశాస్త్రము నందు విద్వాంసుడు విజ్ఞాని అగు పురుషుడు జీవుడు ఈ లోకములోని తన పాంచభౌతిక దేహమును విడిచిన తరువాత నమస్తే వాయః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అను వాక్యసారానుసారంగా వాయు రూపమును లేక ప్రాణస్వరూపమును సంతరించుకుంటున్నాడు. అట్టి మహావాయువు తనలో వాయుస్వరూపుడై ప్రవేశించిన ఆ బ్రహ్మజ్ఞునికి రథచక్రము యొక్క రంధ్రము వంటి మార్గమును ఇచ్చుచు ఊర్ధ్వలోకములు జేరుటకు సహకరించుచున్నది. మహావాయువు చూపుతున్న రథచక్రము యొక్క మధ్య రంధ్రమంత మార్గము ద్వారా ప్రయాణించి ఆ ఆత్మసంయమయోగి ఊర్ధ్వమునకు పైకి అభిముఖుడై సూర్యుని చేర్చున్నాడు. సూర్య తేజస్సులోకి తేజో కిరణుడై ప్రవేశిస్తున్నాడు. ఆదిత్య సూర్య మండలములోని డమరుకము చర్మముతో తయారుగు ఒక వాద్య ఉపకరణము వంటి మార్గము గుండా ఊర్ధ్వంగా ప్రయాణించి చంద్రమండలము చేర్చున్నాడు. చంద్రమండలము నుండి కూడా భేరివాద్యము డప్పు దుందుభి వంటి రంధ్రము గుండా ప్రయాణించుచు చంద్రమండలమును అతిక్రమించి ప్రజాపతిలోకము బ్రహ్మలోకము చేర్చున్నాడు. అట్టి ప్రజాపతి, బ్రహ్మ, లోకము శారీరక మానసిక దుహఖములు లేనట్టిది. శరీర శ్రమలు, శారీరక రుగ్మతలు, బాధలు ఉండనట్టిది. ఆ బ్రహ్మతత్వజుడు బ్రహ్మలోకములో ప్రవేశించి శాశ్వత అనేక సంవత్సరముల కాలము, అనేక కల్పములు నివసిస్తున్నాడు. అటు తరువాత ఎప్పుడో బ్రహ్మదేవునితో కూడి బ్రహ్మదేవునిచే బోధింపబడి బ్రహ్మైక్యము పొందుచున్నాడు. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమధ్యాయః. గతి బ్రాహ్మణం నామ దశమ బ్రాహ్మణం సమాప్తం.